సప్తమాను పరమాణీమింద్రన్ సజ్జానతిరభ్యనూషదవ్రావిర్భూపదరుణీర్యశసాగో మేధరత్నమోదిధి సంరోచద్యోరుద్రేవ్యాషసో భానురత్త ఆసూర్యో బృహదస్తిష్టమత్తేషు పృథినా చ పశ్యన్ ఆదిపశ్చాపూపుధానాద్రత్నం ధారయన్ సద్యుభక్తం విశ్వే విశ్వాసు దుర్యాసు దేవామిత్రధియేవరుణ సత్యమస్తు అచ్చావోచయసు చానమగ్నిం హోతారం విశ్వభార సంవిదిష్టం సుచ్యూధో అదృణన్నగ వామంధోన భూతం పరిషిక్తమంసో విశ్వే ఢాపదే ధర్జ్ఞానాం విశ్వే ఢాపదే ధర్మానుషాణాం అగ్నిర్దేవానామ ఆవృణానస్సుమృీకో భవతు జాతవేదా యో వచ్చేమృతా దేవో దేవేష్వరతిర్నిధాయి హోదాయుజుష్టో మన్హాసు చధ్యై హవ్యైరగ్నిర్మనూషయైరయ్యై ఇహ త్వం సో నో సహసో నో అద్య జాతో జాత ఉభయాంతరగ్నే దూతయేయదేజానరుష్కరచముష్కాన్ శుక్రాంశ అత్యావృతస్నోరోహీతా ఘృతస్నోరుతస్ మన్యే మనసాయమిష్టా అంతరీయతే అరుషాయో జానో యుష్మాంశ దేవాన్ విషాచమత్తాన్ అర్యమనం వరుణం మిత్రమేషామింద్రా విష్ణో మరుతో అశ్వినోత స్వస్మో అగ్నే సురథ సురాధాయేదూవహసు భవిషేజనాయ గోమాంగ్నేరీమాశ్వీయజ్ఞో నృవత్స ఘాసరమిద ప్రభుష్య ఇలాసుర ప్రజావాన్ దీర్ఘోరయృతుబుద్ధ స్వభావాన్ ఎస్తజిధ్వం జభరస్విష్మిదానో మూర్ధానం వాదతపతే మాయా భువస్తస్య స్వత వా వాయురగ్నే విశ్వస్మాచ్చేమఘాయత ఊరుష్య యత్తేవరాదన్నీయతే చిదన్నం విశిషం మంత్రమతిథిముదీరత్ ఆదే వయురిణధే దుర్భోమే తస్మిన్ వయుర్ధ్రువో అస్తుదా స్వాన్ యస్వా దోషాయ ఉషసి ప్రసంసాద్విజం వా త్వా కృణపతే హవిష్మాన్ అశ్వో నేదమాహేమ్యా భాంతమం ఘాతీపరోధా స్వాంసం యస్తుభ్యమగ్నే అమృతాయరాధద్దుభస్తే కృణపతే యతశ్రూత్ నరాజా స సమానో విజోషన్నైనమం హరీవరతఘాయో యమగ్నే అధ్వరం జుజోషో దేవో మత్తస్య సుధీతం రరాన ప్రీతేత సద్ధోత్ష్టాయ విధతో వృధావా చిత్తిమ చిత్తిం చిన బి విద్వాన్ పృష్టే భీతృజినా చమత్తాన్ రాజే చస్వత్యాయ దేవతి చరా స్వాదీతిమురుష్య కవిం సదా కవయోదగ్ధానిధారయం తో దుర్యా స్వాయో అతస్వం దృశ్యాంగ్నజేతాన్ భక్భిత్పశ్యేరద్భూతా అర్యజేవై త్వమగ్నే వాఘతే సుప్రణీ సుతసో మాయ విధతే విష్ట రత్నం భరత సమానాయ ఘృష్ణ పృథశ్చంద్రమవాసే దర్షణి ప్రాహ అధాహయద్వజమగ్నే త్వాజాబద్భిర్హస్తేభిశ్చ కృపాదనూభిః తదన్న క్రంతో అపదా భురుజోరుదం శుద్ధ్యాదుగానా అధామాదురుడద సప్త విప్రాజాయే మహి ప్రథమావేధనోరే దివస్పుత్ర అంగీరసో భవే మాద్రిం మృదే మధనినం సుచంతా అథాయజానపితర పరాస ప్రత్నాసో అగ్నమాజుషాణా సుచీతయంతిముక్షిందో అరుణీరపవ్రన్ సుకర్మాణ సుచో దేవేవాధవంత శుచంతో అగ్నింబృంత ఇంద్రమూర్వంగవ్యం పరిషదంతో అగ్మన్ ఆయుధే క్షుమతి పశ్వక్షేవాజ్జనివాగ్ర భర్తానాంచి దుర్వచీరగర్భ్రం వృధేచి దర్జముపారస్యాయో అకర్మతే స్వపరసో అభూమృతమవస్రం నృషసో విభాతి అనూనమగ్నిం పూరుషాశుశ్చంద్రం దేవస్యమర్వేదశ్చారుచక్షుః ఏదాతే అగ్రవుచధారిధో జామకపజేతాజూషస్వ ఉచ్ఛోదస్వ గృణేవస్య సోనో మహోరాజ పూర్వార ప్రయంధి ఆభోరాజానవధ్వరస్య రుద్రం హోతారం ప్రత్యయజం రోదస్యో అగ్నిం పురాతన యత్నో రజిత్తాధ్యరణ్యరూపమపాసే గృణధ్వాన్ అజం జోనిశ్చక్రమాజం భయం తే జాజేవపత్యవుసతీ సుపాసాః సర్వాధీన పరివేదో నిషీదే మావూతే స్వపాక ప్రతీచీః ఆశృణ్వతే అద్రేపితాయమన్న రిచక్షసే సుమృళీకాయ వేధః దేవాయ స్వస్తినమృతాయ సంసగ్రావే వసోతామధుషద్యమీరే సంయా అగ్నే అశ్చారుతస్య బోధ్యతస్వాధీ కదాదముత్సాదధమాద్యాని కదా భవంతి సఖ్యా గృహేతే కథా హతద్వరుణాయత్వమగ్నే కథా దివే గర్హసే కన్న ఆగాహ కథా మిత్రాయ మీరుషే పృథివ్యై బ్రహ్మర్జమ్నే కద్భగాయ అధ్యక్ష్యాదుమృతదానో అగ్నే కద్వాదాయ ప్రజాపదే సుభంజే పర్యజ్ఞనేనా సత్యాయక్షే బ్రహ్మకదగ్నే రుద్రాయ ఋగ్నే కథా మహే పుష్టిం ఫలాయ పూష్ణే కద్రుద్రాయ సుమఘాయ విద్వే అధ్యక్ష్ణవమృగాయ జలేతో బ్రహ్మకదగ్నే శరవే బృహత్యై కథా శ్రద్ధాయ మరుతా మృతాయ కథా సూర్య బృహతే పృచ్ఛమాన ప్రతిభ్రవోదీతయే దురాజ సాధాదివోజాతవేదశ్చిత్వాతేన ఋతం నిజాతమీర ఆగో రామాస చ మధుమత్వమగ్నే కృష్ణా సతీరుసాధాసి నైరాజావర్యేణ పజాసాపీపాయ ఋతే నహిష్మా వృషభస్తే రక్తపుమాన్ అగ్నిపజాత వృష్టేన అస్పందమానో అజరద్వజోధా వృషా శుక్రం దూదుహేరుశిరోధా ఋతేనాద్యం జాసన్భిరంతః సమంగీరసో నమంతకోభిః సునందనః పరేషదన్ నృషాస మా విశ్వానభవజ్జాతే అగ్నౌ ఋతేన దేవీ అమృత అమృత అన్నోభిరాపో మధుమద్భిరగ్నే వాజీన సర్గేషు ప్రస్తుభాన ప్రసదమిత్రవేతవేదధన్యు మాగస్య యక్షం సదమిద్ధురో గామా వేదస్య ప్రమిలతో మాపే మా భ్రాతురగ్నే అమేజోర్ఘణం వేర్మా దక్షం దక్షం రిపోర్భూజేమ రక్షాణో అగ్నేతపరక్షణేభీరారక్షాణ సోమక ప్రీణాన ప్రతిష్పురవిరుజీధ్వంభో జహిరక్షో మహేచిద్వృధానం ఏభిర్భవసుమనా అగ్నే అర్చైరిమాన్సమన్నాభిస్సూరవాజాన్ ఉత బ్రహ్మాణ్యంగిరోజుషస్వసంతే సస్తిర్దేవమాతాజనేత ఏదా విశ్వా విదుషేతుభ్యం వేధో నీసాన్యగ్నే నిన్యావచాంసి నిభజన కవచేకాభ్యాన్యసంసిడం మతిభిర్విప్రాముక్తై ప్రణష్ పాద ప్రతిచింద పృథ్వీరాజేవామభాంగిభేన నిష్మసీదింద్రూ నానోస్తాదివిద్యాక్షతస్తపిష్టై సమర్థమాస ఆశుజాపంజనస్పృశృషతాసోసూచాన తపూంశయజ్ఞే జిహ్వా పదంగానసంసిదో విసృజ విశ్వాఘుల్కా నతిష్టసో విసృజతూర్ణీతమో భవా పాయుర్విశో అశ్చాదబ్ధః యో నో దూరే అఘతం సోయో అంజగ్నేమాగిష్టేమ్యధిరాదర్షీత్ ఉదగ్నే తిష్ట ప్రత్యాదరష్మ్యామిత్రాంగోషధాత్తిగ్మహేతే యో నో అరాజిం సమిధాన చక్రే నీచాసంధక్షతసం న శుష్కం ఊర్ధ్వభవప్రతి విద్యాధ్యస్మదావిష్కృణుష్మదీవ్యాన్యగ్నే అవస్థిరాతూనాం జామిమజామిం ప్రవీణీ శత్రూన్ సతే జానాది సుమతిష్టజీవతే బ్రహ్మణే గాతుమైరత్ విశ్వాన్యస్మై హృదినాని రాజోద్యుమ్నాన్యర్జో విదురో అభిద్యోత్ శ్రేతగ్నే అస్తు సుభగ సుదానుర్జస్వా నిత్యేన హవిషాయముక్తైః విప్రేషదిష్ ఆయూషిదుగోణే విశ్వేదస్మై హృదినాదాదిష్టిః అర్చామితే సుమతిం ఘోష్యర్వాక్సంతే భావతాజరతమియంగీ స్వస్వాస్వాసులథా వజ్రజే మాస్మే క్షత్రాని ధారజేన నుద్యూన్ ఇహ త్వాభూర్జాచరేతు పద్మం గౌఢావస్తర్జి జివాం సమనుద్యూన్ క్రీడంతస్వాసుమనసభే మాభిద్యుమ్నాతివాం సోచనాస్వస్వస్వహిరణ్యో అగ్నముభజాదివసూమతారథేన తస్యత్రాతాభవసి తస్య సఖాయస్త ఆదిత్యమానుషగ్జుజోషత్ మహోరుజామి బంధుతామచోభిస్తన్మాహావితర్గోత మాధన్వీయాయ ో అశ్చిగిద్ధిహోతర్జమిష్టసుక్రతోదమూనా అస్వ్రజస్తరణాయ సుసేవాతంద్రాసో మృకాశ్రమిష్టా తే పాదవః సధ్యం నిషజ్యాగ్నేతవనఃపాంతమూర ఏ పాయవో మామతేయం తే అగ్నే పశ్యంతో అంధం దురిరాదరక్షన్ రక్షన్ సుకృతాదిప్సం దయద్రిభవో నాహేభుయం సన్యాస్తవ ప్రణీత్యవాజాన్ ఉభాసం సాదూజయ్రయాణే అగ్నే సమిధా విధేమ ప్రతిష్టామం దశ్యమానం గృహాయ ఘాతతో రక్షస భార్యాస్మాత్రమో అభజ్యా భద్రం నో అపీ వాదయమనా హరి వైశ్వానాయ వీరుడే అనూనేన బృహతమక్షసేనోపస్తభాయనుపమిన్నరోధా మాయిందతయమాం మహ్యం రాజం దేవో దదౌ మత్యాయ స్వధావాన్ ఆకాశకృత్సో అమృతో విచేతావైశ్వానరోమృతమో యక్వో అగ్నిః సామజ్జివర్హామహి జిగ్మభిష్టిః సహస్రవేతామిషభస్తు విష్మాన్ పదన్నగోరపగూఢం విభిద్వానగ్నిర్మహ్యం ప్రేదూ గోచన్మనీషా అగ్నిర్భవద్దిగ్వజం భస్తమిష్టేన శోచిషాయ సురాధా ప్రియే వినంది వరుణస్య ధామ ప్రియామిత్రస్య చేతతో ధ్రువాణి అభ్రాతలోనయోషణోవ్యంతఃపతిరిపోనజనయోదురేవాపాసంతో అనృత సత్యాయుగం పరమజనతాగధీరం ఇదం మే అగ్నే కియతే పాపకామీ నదే గృహం భారం నమన్న విహద్దృషదాగధీరం యత్వం పృష్టం ప్రజా సప్తధాతు మనసమానమభిత్రునీధిరస్యాధిగారుగ్రే ఆరోపితం జారు రాజ్యం మే అశ్వగుహాహిముపనిగ్వదంతి నామ పవారి భవ్రం పాది ప్రియం శుభో అగ్రహం పరం వే ఇదముచ్చన్మహీ మహామణీ కంజదుశ్రుజాతూర్వ్యం గోస్ పదే అధిగుహారభుష్యద్రభుజద్వేద అధ్యుదాన పిత్రోశ్వదాతృష్యం చారుస్నే మానుష్పదే పరమే అంతిషద్గోష్ణశ్రోతిష ప్రజాస్ జిహ్వా పృచ్చమానస్తభాసా జాతవేదోయీతం సమస్యక్షాయ సియద్ధ విశ్వం దివిజద్రవీణం జిర్గా అశ్రవీణం కద్ధరత్నం వినోమోతో జాతవేదశ్చిహిత్వాన్ గుహాధ్వర పరమంజన్నో అశ్వరేకో పదనం నీదానా అగన్న కాశునాకద్ధ వామవచ్చాగమేమోజం కదానో దేవీ రమృతస్య పత్నీ సూనో వన్నే రతరం నృషాసా ఫల్వేన ప్రతీత్యేనా కృపాసా అధాతే అగ్నే కిమిసంతేతవిధానోరవీకమారూరోచ సద్వసాన సుదృశీ కూప క్షిజన రాజా పూర్వారో అద్యౌత్ ఊర్ధభూషుణో అధ్వరస్ హోదరగ్నే తిష్ట దేవతీయాభ్యజిమన్ ప్రభేదశ్చిత్రిరసిమీషా అమూరోహోతాన్యసాదిభిక్ష్మా అగ్నిర్మంత్రో విదధే ప్రచేదా ఊర్ధ్వం భానం స విదేవాసేన్నే ధూమం భాజతు పద్యాూర్ణీరాతినీ ధృతీ ప్రదక్షిణి దేవతాదిమురాణస్వర్ణ భజానాశ్వనక్తిసృధీత సుమేకా స్థీర్ణే వర్షిణీ సమిధానే అగ్నాభూర్ధ్వర్జుర్జుధానోస్తాత్ పర్యజ్ఞి సుపానహోదాభిష్టే ప్రతిమాణ పరిత్మనామిద్రూరే దిహోదాగ్నిర్మంద్రో మధూపచారుతావాదినో నశోకాభయం చే విశ్వాభువనాయ్రాట్ భద్రాతే అగ్నేఘోరస్ సతో విషూణస్ దారుహ నయత్తే శోచిస్తమసావరణం తనధ్వస్మానస్తాధు నయస్సర్జనీ సోనవారితరానూచి జిష్టౌ అథా మిత్రో నసుధీక పాపమో అగ్నిర్దీరాజమానూషీషు భిక్షు ఉజ్జర్యం పంచదీజనం సమవదానాస్తదారో అగ్నిం మానుషీషు భిక్షు ఉషద్వధమసర్గో ఓనదంతం శుక్రం శ్వాసం పరసం దిగ్మం తవత్యే అగ్నే హరితో ఘృతస్నారోహీతాస విద్వం చస్వంచాః అరుషా సో వృష నరుజ ముష్కా దేవతాదిమస్వంతదస్మాే హే సహ మానా అజాసేనాసో అగ్నే అర్చయశ్చరంతి శేనాసో నదూవసనాసో అర్థం విష్నసో మారుతంగ్రహ్మ సమిధా నదుభ్యం సంసారుక్ం యజతేూధా హోదారమగ్నిం మనూషో నిషేదుర్నమస్యంతృషిజస్సంసమాయో అయమిహ ప్రథమోధాయిధాతృభిర్హోతాయజిష్ఠో అధ్వరేష్వీడ్యమప్నవాదోభిర్భోవిర్విచర్మణేషు చిత్రం బిభ్వం విషేవీసే అగ్నే కదాతారుణద్భువద్దేవస్య చేతనం అధాహిత్వా జగద్భిరే వర్తాసో విక్ష్వీడ్యం ఋతావానం వితేత సంపశ్యంతోద్యామీ వస్తృభిః విశ్వే రామధ్వరాణాం హస్తర్తారం దమే దమే ఆశుం దూతం వివస్వతో విశ్వాయశ్చర్షణీరభి ఆరభ్రహ్కేతుమాజగోభిగవానం విశేవీశే తమీం హోదారమానుషక్తిం సంనిషేదిరే షణ్వం పావకసోచిదం యజిష్ఠం సప్తధామభిః సంసరస్వదీరుమాదృషువరాభీతమశ్రీతం చిత్రం సంతం గుహాహితం సువేదం గోచిరథిలం సరస్వయద్యూతాతస్మిన్మూధన్ ేరధ్వరస్ దూత్యాని విద్వానుభే అంతారోదీతం చిత్వాన్ దూతయీయతే ప్రతిభాగుదానో విదుష్టారో దివ ఆరోధనాని కృష్ణంతయే మనుషద పురోభాశ్చ విష్మా అర్చర్వపూషామి దేకం యతప్రదీతా దేహగర్భం సజ్జశ్చిజ్జాతో భవసీదు దూతః సద్యో జాతశ్చ దదృశా నమో జోజదస్య వాతో అనుమాతి శోచిః బృహత్తే జిగ్మావదేషు జిహ్వాం శిరాజిగన్నాదయతే విజంభైః ఋషుజన్నా దృఢమావక్ష దృఢం దూతం కృణుతే యహ్వో అగ్నిః వాతస్య మేలిం సజతే నిజూర్వం నాశం నవాయయతే హిన్వే అర్వా దూతం వో విశ్వవేదనం హవ్యవాహమమర్త్యం యజిష్టమృంజతే గిరా సహి వేదావసూధితిం మహా ఆరోధనం దివః సదేవాంగేహవక్షతి సవేదేవ ఆనవం దేవాంగృతాయతే దమే దాతి ప్రియాణి చిద్వసు సహో దాసే దూత్యం చిహిత్వా అంతరీయతే విద్వాన్ ఆరోధనం దివః భజే అగ్నయే దాసుర్భద్రదాదిభిః యీముష్యంతయింధతే తే రాజాతే సువీర్యై సవాం సో విసృణ్విరే అజ్ఞాతధిరే దువాహ అస్మే రాజో దివేది వేదం చరంతు పురస్పృహా అస్మే వాజా సగీరతాం సమిత్రస్తర్షణీనాం సమసామానుషాణాం అధిక్షిప్రేవ విద్ధతి అగ్రే మృళమహా సిజీమాదే భయంజనం యేధ బర్హిరాసనం సమానూషేషు దూలభో భిక్షు ప్రావీరమర్త్య దూలో విశ్వేషాం భువత్ సద్భవరీణీయతే హోతా మంత్రోదివిష్టిషు ఉగరవోతారిషీదతి ఉగర్గ అగ్నిరద్భరభూతో గృహపతిర్దమే ఉత బ్రహ్మానిషీదతి ే శిష్యధ్వరీయతాముపభక్తజనాహవ్యాచమానూషాణ వేషీద్వస్య దూత్యా అంజస్య చుచోషోధ్వరం హవ్యం వర్తస్య వోఢవే అస్మాకం జోష్యధ్వరమస్మాకం యజ్ఞమందిర అస్మాకం శృణుధీహవం హరితే ధూళభోరథోస్మాస్నోదు విశ్వరక్షసి దాసుషా అగ్నేతమద్యాస్వన్నస్తోమైభద్రం హృది స్పృశం హృద్యామాతమోహై అదాహ్యగ్నేర్భద్రస్ రక్షస్ సాధో రథేర్ఘతస్ బృహతో బూత అర్ణైర్భవానో అర్వాం స్వా అర్ణజ్యోతి అగ్నే విశ్వేభిస్మనానీకై ఆభిష్టే అజ్ఞగేర్భర్ఘ్నంతో ప్రదే దివోనస్తనయంతి సుష్మాస్వాదిష్టాగ్నేసందృష్టిరిదాచిదన్నీదక్తో శ్రియే రుక్మో నరోజత ఉపాకే ఘృతమూతం తనూర రేపాశుచీరణ్యం తే రుక్మో నరోజత స్వభావ ఘతం జిద్భ్యుష్మాసనే విద్వేషోగ్నగినోషివర్తాత్ ఇర్థాయమానాదృతావ శివానః సఖ్యాసం దుభ్రాత్రాగ్నే దేవేషు జుష్మే సా నోనాభిస్వదనేసస్మిన్నూధన్ భద్రంతే అగ్నే సహ భిన్ననీకముపాక ఆరోచతే సూర్యస్య దృశదృశేణక్షితం దృశ ఆరూపే అన్వం ఋషాచ్యగ్నే గృణతే మనీషాం ఖం వేప సాదు విజాతస్తవానః విశ్వేభిర్యద్భావన శుక్రదేవైస్తన్నో రాస్వమహో భూరివన్వ సుతగ్నేకావ్యాస్వన్నీరాస్వదుఃఖాజాయంతేరాధ్యాని సుతే జిద్రవీణం వీరపేషాధీయే దాజుభేమత్యాయ సద్వాజీవాజంభరో విహాయ అభిష్టివృద్ధాయతే సత్యసుష్మః ేవూతోమజోభస్వదాసుజోజివాే అర్వామగ్నే ప్రథమం దే భయంతో దేవం మర్తా అమృతమంత్రజిహ్వం దేవోజుధమామి వాసంతి ధీభిర్దమూన సంగ్రహపదిమమూనా ఆరే అస్మదమతి భారే అంభ ఆరే విశ్వాం దుర్మలింజన్నిపాసి దోషాధిపశ్చూనో అగ్నేయం దేవాజిత్సే స్వస్తి యస్తామగ్నజిదే జతస్రగ్గస్తే అన్నం కృణభత్సస్మిన్నహన్ సరుద్యుమ్నైరభ్యస్త ప్రసక్షత్తవక్రత్వాజాతవేదశ్చికిత్వాన్ జిద్భంగస్తే జభరక్షశ్రమాణో మహో అగ్నే అనీకమాస పర్యన్ సగేధాన ప్రతి దోషాముషా సంపుష్యం రజం సచతే ఘన్న మిత్రాన్ అగ్నిరే బృహత క్షత్రియస్యాగ్నిర్వాజస్ పరమస్ రాజ దిరత్నం విధతే జిష్టోవ్యాయ స్వధావాన్ యచ్చిద్ధితే పురుషత్రాయ విష్టాదిత్యవిచ్చ గ్రమాగచ్చిదాగా అస్మాగాంగేనాశిశ్రథో విశ్వాగగ్నే మహర్షేదగ్నయేన సో అభీగ పూర్వాదేవామృత్యాయస్తమిద్రేషాభయచ్చోకాయతనయాయ సంయో యథాహత్యద్వసవో గౌర్యం యత్పతిషితముంజతాయత్రోష్వా అస్మన్ముంజతావ్యం హత్ప్రసార్యజ్ఞే ప్రసరన్నాయు ప్రత్యగ్నిరుడసామగ్రామఖ్యద్విభాదీనా సుమనారత్నధేయం జాతమశ్వినా సుకృతో దురోణముత్సూర్యో జ్యోతిషా దేవయేతి ఊర్ధ్వం భానుం సవితా దేవో అశ్వే ద్రప్సం దవిద్భర్గ విషోణసత్వా అనువ్రతం వరుణో యంతి మిత్రో యత్సూర్యం దివ్యారోహయంతి ంతమాసే విభృజే ధ్రువక్షే వానవశ్యంతో అర్థం తం సూర్యం హరిత సప్తజహ్వీస్మసం విశ్వస్య జగతో వహంతి వహిష్ఠేభిర్విహరణ్యాసిమం ధూమభవ్యజన్నసీమం దేవస్మ ధవిద్భతో రశ్మయ సూర్యస్య ధర్మేవాధుస్తమో అప్స్వా అంత యతో అనీబద్ధ కథాయన్యం వత్తానోపద్యతేన కజాజాదిశ్వథయా కోదర్శదివస్కంభస్సుమృతపాదినాకం ప్రత్యగ్నిరుషదో జాతమేదా అక్షద్దేవో రోచమానామహోభిః ఆరుచోరుకాజారథే దేవం యజ్ఞముపనో జాతమచ్చ ఊర్ధ్వం కేతుం సవిత దేవో అశ్వేజ్యోతిర్విశ్వస్మై భువనాయ కృణ్వన్ ఆ ప్రాజ్యవా పృథివీ అంతరిక్షం విసూర్యో రశ్మిభిస్తేకీతాన ఆవహన్ చరుణేర్జ్యోతిషాగాన్ మహీ చిత్రా రశ్మిభిస్తేకీతాన ప్రబోధయన్ పితాయ దేవ్యూషాయీయతే సుయుజారథేన ఆవాం వహిష్ఠా జిహతే వహంతు రథా అశ్వాదముషధోభ్యూష్టౌ ఇవేవాం మధుపేయా యదోమా అస్మిన్ యజ్ఞే వృషణామాదలేథా అనాయతో అనీబద్ధ కథాయన్యం వచ్చానోపద్యతేన కజాజాతిస్వథయా కోదర్శదివస్తంభస్వమృతపాదినాకం అభ్యర్హోతా నో మధ్వరే భాజీ సంపరీణీయతే దేవో దేవేషు యజ్ఞియాః పవిత్రవిష్టధ్వరం జాత్యగ్నిరథీరీవ ఆ దేవేషు ప్రజోదధత్ పరివాజపతి కవిరగ్ఞర్హవ్యాక్రమీర్ని దాదుషే అయం యసృంజే పురో దీవమాతే స విధ్యతే యువామిత్రంభన అస్యీరీవ తోగ్నేరీశీతమత్యా దిగ్మజంభస్ మీరుణా నిమరుషన్న దివశిశు మర్మృజ్యంతే దివే దీవే బోధజన్మాహరిభ్యాం కుమారస్సాహదేవ్యర్చానహూత ఉదరం ఉదత్యాయ జతాహరీ కుమారాత్సాహదేవ్యాత్ ప్రజాత సద్యాదే ఏషవాం దేవాశ్వినా కుమారస్సాహ దేవ్యీర్ఘాయురస్సు సోమక తం యువం దేవాశ్వినా కుమారం సాహ దేవ్యీర్ఘాయూషం కృణోదన ఆదత్యో యాదు మఘవాం విజీభీద్రవం తస్య హరయ ఉపాన తస్మాజిదంధస్సుషుమాసుదక్షమిహాభిక్తారృణాన అవశ్య సూరాధ్వరోనాస్మిన్నో అద్య సవనే వందధ్యై సంసారుక్తముసనే వేధాచీషే అధుర్జామన్మ కవిర్నిన్యం విదధా నిషాధన్విషాయస్యేకం లిపిపానో అర్చాత్ ీజనసప్తారూనన్నాచక్రమయునా గృహంతా స్వార్యేది సుదృశీకమర్తైర్మహిజ్యోతిరుచర్యద్ధవస్తో అంధాతమా దృధీత విచక్షేభ్యకారృతమో అభీష్ట ఇంద్రో అమితమృజీషు ఉభే ఆవక్రౌరోదీమహి అదశ్చిత మహిమాభిరేచ్యభియో విశ్వా భువనా బూవ విశ్వాయక్రోలర్జాని విద్వాలపోరీరేచీభర్నికామై అస్మానంచేర్భజం గోమంతముషిజో విమౌరు అవోత్రంబ్రివాం సంపరాహంత్రావత్తేవాజం పృథివీ సచేతముద్రిపతిర్భవాదూరధృష్ణో అవోయద్రిం పురు తదద్రావిర్భూవత్సరమా భూర్యంతే సరో నేతమాదర్శి భూరి గోత్రారుచన్నంగీరోభిర్గృణాన అచ్చా కవింద్రిమనోగ అభిష్టౌ స్వర్గాదామఘపన్నాధమానం ఊచిభిస్తమీషణోద్యుమ్నహూతౌ నిమాయాభాన బ్రహ్మాదస్యూరత్త ఆదస్యుఘ్నామన సాజాహ్యస్తంభువత్తే కుత్సః సఖ్యే నికామః శ్రేయోదం స్వరూపావివాహం చికిత్సృతీ యాత్సే సరథమవస్వస్తోవాతర్జోరీహారాజన్నగ్యంజిజోషం కవిర్యదహన్ పార్యాయూరాత్ ఉత్సాయమృహన్విమర్హే ప్రవిత్రేమ సహస్రా సద్యోదస్యోన్ ప్రవేణ గుత్సేన ప్రదూరశ్చక్రం బృహతాదధీకే సంవిప్రం మృగజం సూషువాంస మృజిష్వనే వైదధినాయరంధీ పంచాశకృష్ణానివ సహస్రాత్కన్నపురోజరిమా విదర్ధ శూర ఉపాకే తన్వా అంధ్రోవియేత్యమృతర్పా భగవన హస్తీతమేషేమురాన సింహో నీమ ఆయుధాని బిభ్రత్ ఇంద్రం కామావసూయంతో అగ్మాన్ సర్వేణ సమానేకానా శ్రవశ్రవశ్ర సమానా ముఖ్యైరో నృశీరపుష్టి తమేద్వైంద్రం సుభవం భువే మయస్తాచకారణ్యా పురూణి జో మావాచరిత్రే గ్యం జన్మక్షోవాజంభరాజి స్వార్ధరాధాయమాయందరపదాదికస్చ్చూరముఖకే జనా భోరాజదర్యదమృతర్భవాస్మానస్తన్వో బోధి గోపా భువో విదావామదేవీనాభువస్సాభృతో వాజసాతౌ వామన ప్రమాజిమాజగన్మోషంతోజరిత్రే విశ్వదశ్చేభిర్మృభీరింద్రాజభిష్టామగవద్ధర్మగవన్ విశ్వ ఆజౌ జావోనద్యుమ్నైరభిసంతో అర్యః క్షపో మా దేవ సరదశ్చ పూర్వీ ఏ వేదింద్రాయ వృషభాయ వృష్ణే బ్రహ్మా కర్మ మృగవో నరథం నో జిజ్జసారః సఖ్యా విజోషదసం న ఉగ్రో వితాత రూపా న నోష్ృతయింద్రనోగ్రేణానయుషం దళిత్రే నద్యోనదీపే అకారితే హరిభో బ్రహ్మరవ్యం ధియాశ్యామరచ్చస్తాంద్రుభ్యం రక్షానుక్షత్రం బ్రహ్మణామన్యద్యో సంభక్తం సవదాజన్వాన్ద్రహీనాజగ్రధానాజనీమన్వేజద్యోరేజద్భూమిర్భియదాస్వస్య మన్యో నిఘాయం తుభ్భా అపర్వదాదార్దన్వానిశరయం తాపాః జిరగ్యేం తవద్రమిష్ణన్వాష్ణన్వానస్సానవోజా మధీ వృత్తం వజ్రేణ మందరన్నాపోజవసాహతవృష్ణీ సుధీరస్తేజనితమన్యదద్యోలింగస్ కర్తా స్వపస్తమోభూత్ యజేం జజాన సర్యం సువజ్రమన వచ్చుతం సద సోన భూమ జయేకయ్యామయ దిక్ప్రభూమా రాజా కృష్ణీనా పూర్వభూత ఇంద్ర సత్యమే నమన విశ్వే మదంతి రాజిం దేవస్యృణతో మఘోనా సత్రా సోమా అభవన్న విశ్వే సత్రామదాదో బృహతో మతిష్టా సత్రాభవసూపతిర్వసూనా తే విశ్వా అధిథాయింద్రకృష్టీ సమధ ప్రథమం జాయమానో మే విశ్వా అధిథాయింద్రకృష్టీ సంప్రతి ప్రపద ఆశయా నమహిం వజ్రే నమధ్రాహనందాధ్రీషిం తుం రవీంద్రం మహామాపానం వృషభం సుభద్రం హంతాయో వృత్తం సనీతోతవాజం దాతా మఘాని మఘవా సురాధా అజం వృతశ్చాదయతే సమీతీర్య ఆజిషు మఘవా శృణ్వలేకా అయం వాజం భరతియం ధనోష్యస్య ప్రియాసః సఖ్యే స్యామ అజం శృణ్వే అధజయం నురగ్నం నయముత ప్రేరతే యుధాగా యదా సత్యం క్రీడతే మన్యమింద్రో విశ్వం దృఢం భాజతేజస్మాత్ సమీంద్రోగా జయస్వం హిరణ్యాలమస్విజా మఘవాయోర పూర్వీ ఏర్నృధర్నృతమోహస్ రాగైరాజో విభక్తం భరస్తవస్వాహ కియత్ంద్రో అధ్యేతి మాతు కియత్తుర్జనితుర్యో జాన యో అష్టం ముహుకైరియత్తి మాతో నూతస్తనయద్భిరభ్రై క్షీయంతం త్వమక్షీయంతం కృణోజీయత్తి రేణుం మఘవా సమూహం జలరీవాజ్యోతస్తోదారం మఘవాసూదా అయం చక్రమేష నత్సూర్యేత సంవేదమత్సృమాణం ఆకృష్ణయీం జుగుదానోజో బుద్ధేరజసో అస్యోనౌ అజమానో నోత గవ్యంత ఇంద్రం సఖ్యాయ విప్రా అశ్వాయంతో వృషాణం వాజయంతో జనికామక్షీతో దివాచ్యామయామో వదేన కోసం దాదానో బోధితృదాన ఆదిరాభిఖ్యాతమద్భిరాదోమ్యానా ేణే ములోకము సదేవ యోధా సఖీయతామోధి సఖాగ్రనయోధా భయం శ్రాతే చర్మాధ ఆభిస్తమేభిర్మహయంతయింద్ర సుతయింద్రో మఘవాయద్ధ వృత్తా భూరేణ్యేకో అప్రదీనిహంతి అస్య ప్రియోజరికాయ శ్రధర్మన్నకిర్దేవారయం తేనమత్తాహేవానీంద్రో మఘవా విహత్సీకర సత్యాచర్షణీ ధృత నర్వా అధిశ్రవోమాహీనం జరిత్రే నోషుతయం ధనుగ్రీణానయిషం చరిత్రే నద్యో నీవే అకారితే హరివో బ్రహ్మణ్యం ధ్యాస్యామరచ్చ సదా